తిన్నదమన్ యమన కల్మట కుల్మత్వి రక్తదకు పుల్ పెరును ఏకుల్ హంగుం పుబుదై మాసిద్ధి నీలదెనువన్ మతిన్నదమన్ యమన కల్మట కుల్మత్వి రక్తదకు పుల్ పెరును ఏకుల్ హంగుం పుబుదై మాసిద్ధి సదురపయ కరు గోమరి నారియ బెరువ దక సిత బెందునా And I keep my eyes wide open, baby girl, this is how I keep my days golden. Freak me out, just like that, and my heart is stolen. Am I the only one? Yeah, I'm chosen. La-di-da-di, we like to party, about to get nasty. Wanna see you get dirty, cool it. We can make it really happening now. What's love got to do with this, baby? Is we doing it? Lahin ratadun, dutama elagun. Bebe suragun, baby manhi. Lama hasun van, gama namanaram. Ingi age ikara vai preeti. Lahin ratadun, dutama elagun. Bebe suragun, baby manhi. Lama hasun van, gama namanaram. Ingi age ikara vai preeti. Sundarupaya karu gomari nariya beruva deka sita benduna Ruva dirani ruva bere heda kari na pelan prani maake dina Sundarupaya karu gomari nariya beruva deka sita benduna Ruva dirani ruva bere heda kari na pelan prani maake dina Give me love and I feel airy Tuli ragin pili mihirami Ashaakuru rurani Dinu anpinu demnari Give me love and I feel airy Again, pini mihiravi best for me and what's best for you close your eyes and let the rhythm get into you just want you to know that I'm in this for true in my better days screwing at the next blue a hot honey honey a great gramophone for my eyes only and let me move slowly baby wanna get high before you get dirty let's get this thing going on and on and on neelanena van matinada van yamana kalmata kulmatvi rakta deku pul perunu ekul angu budai vasithi ehin radadun duduva elagun mave suragun devi vanhi lamaha sunvan gamana manaram ingiya gei karavai priti sundara priya karu gomari nariya beruva deka sita benduna ruva dirani ruva bere heda kari na pelan prani maake dina sundara priya karu gomari nariya beruva deka sita benduna ruva dirani ruva bere heda kari na pelan prani maake dina Larry, truly ragin pili mihirami Asha piruru rani, denu van pinu dem nari Give me love and I feel Larry, truly ragin pili mihirami